పర్యజ్ఞిమైనం కరోత్యస్కంధాయాస్కన్నగోహితద్యద్భుతస్కందరిత్రిపర్యజ్ఞిగలో బ్రహ్మవాదినో వదంత్యన్వారభ్యపశోరభ్య మృత్యవేవాయేషణీయతేయత్పశుస్తయ్యదన్వారభేద ప్రమాయుకోవిదమానస్యాదశోకల్పాకస్సువర్గాయ వాయేషలోకాయనీయతేయత్పశుర్విగన్నాన్ వారభేద సువర్గాల్లోకాయమానో హీయేతమపాశ్రవణేభ్యామన్వారభదేతన్నేవారబ్ధమేవానన్వారబ్ధముపప్రేష్య హోదర్హవ్యాదేవేభ్యేత్యాహేషితమోహి కర్మ క్రియతే యజ్ఞపదిం ప్రియధావిషదేత్యాహయసాయుజదేవేతరగ్నినా పురస్తాపే విరక్షసామపహత్యే పృథివ్యా సంవృజపాహేతి బలిహిరుపాస్యత్యస్కందాయాస్కన్నగంహితద్యద్బలిహిటస్కంధ్యత్యసో బలిహిటమేవైనం కరోమి పరాగావర్తదే ధర్య పశోసం యజమానాత్ పశుభ్యదేవ తన్నింధుత ఆత్మనోనాయ గచ్చతి శ్రియం ప్రపశూనా ఆప్నోం వేద పశ్చాల్లోకా ప్రాచ్యుదానీయత్పత్నే నమస్తానేత్యాహారిత్య వై రస్మయాస్తేభ్యవ నమస్కరాచర్వా ప్రేహేత్యాహ్రాతుర్వ్యాపనుత్తే ధృతస్ కుల్యామనుసహ ప్రజయాసహరాయస్కోషేణేత్యాహాయుషమేతామాశాస్తాపో దేవే శుద్ధాయ వైద్యాహయసాయేతర్వాలబ్ధస్ ప్రాణాన్శుగుచ్చతి వాక్తాప్యాయతాం ప్రాణస్తాప్యాయతా విద్యాహ ప్రాణేభ్యవాశమయతి సా ప్రాణేభ్యోసి పృథివే గుంశు ప్రవిశతి సమోభ్యామిభ్యామేవ పృథివే సుజగుంశమయ్యోషే ప్రాయస్వై నగ్గస్పసితే వై నగుంహిగుంశేత్యాహవజ్రో వై స్పశిశాంతే పాశ్వత ఆచ్యతి మధ్యలో హి మనుష్య ఆచ్యంతినోజేనగుంహి మనుష్య ఆచ్యం దివ్యావృత్తే రక్షసాం భాగోస్తమతో బలిహిరత్వాస్తే వరక్షాగుంసి నిరవదయమహగుమక్షోధమంతమో నయామియోత్మాయంచ వయం నిర్మయత్యా హద్దౌ వావపురుషోయ్యైవద్క్షిదాభావసమంతమోదేశేత్యాదిపాముఖ్యజపేక్షిగవక్యేదయోజేయదుర్రంద్యాద్రుద్రాశ్చపశోన్ఘాతకస్యాద్యన్నాపుద్రంద్యాతయతాస్యాదమ్యయోపద్రణ్యన్యయాజశక్తే ఘృదేనద్యావాపశవే ప్రోన్వాసామిత్యాహద్యావాపృథివీరయిత్యాహయసాయుజరేవేతక్రూరమివాలేతక్కరోదియద్భవాముఖ్యదత్తుర్వందరిక్షమన్వేత్యాహశాంకే ప్రవాయేషోస్మాల్లోకాచ్చపదేయపశుమృత్యవేనీయమానమన్వారభదేవపాశ్రవణే పునరన్వారభదేస్మిన్నేవ లోకే ప్రతిదక్షత్యగ్నినా పురస్తాదేరక్షసామపహత్యాసో దేవతమంగారమతిహరేదంతమంగారమతిహరేత అతిమన్యే తవాయోగే స్తోకానామిత్యాహరస్మాం విభక్తా స్తోకా అవపద్యంతే గ్రంభా ఏతత్పశూనాగ్రమోషధీనాం బలిహిరగ్రేణైవాగ్రగం సమర్థయత్ర సోపోషధేష్వేవ పశూన్ ప్రతిష్టాపయతి స్వాహాగ్రేభ్య ప్రేక్ష్యాహయజ్ఞస్య సమిత్యై ప్రాణపానౌ వా ఏతో పశూనాం యత్రమాత్రమపారషరాజ్యమభిఘాయత్యాత్మన్నేవ పశూనాం ప్రాణపానౌ తథాది స్వాహోర్ధనఫలం మారుతం గచ్చతమిత్యాహోర్ధనభాస్తవే మారుతో దేవానాం వపాశ్రవణే ప్రహరది దేనైవైన ప్రహరది విశోచే ప్రహరది తస్మాద్ నిష్పంచో ప్రాణపానౌ పశుమానభ్య పురోడాశం నర్వమతి సమే సమేనమానఫలే పపయా ప్రచర్య పురోడాశేణ ప్రచరత్యోర్వే పురోడాశోర్జమే పశూనాధ్యతో దాత్యసో పశోరే ఛిద్రమీ దాని ప్రధాస్పహత్య పృచ్చతి శిద్రం భవే ప్రాణపాణో మాయతో పశూనాయ్యప్రదరాజ్యం పశుఖలు ఆలభ్యస్య హృదయమాత్మాభిజయప్రదరాజ్యేన హృదయమిషాయత్మన్నేవ పశూనా ప్రాణపానో దాది పశునా మే దేవాస్సు వర్గం లోకమాయంతే మన్యంతమనుష్యానోన్ భవిష్యంతే శిరశ్చిత్వా మేఘం ప్రాక్షారయన్ ప్రక్షస్థాఘోత్తరబలిద్భవతి సమేధస్ పశోరవద్ది పశుర్మే క్రియమాణం రక్షాగస్లుసంతేంతరాయో పంచాహమీయంచరక్షసాపహత్యే పశోర్వాలభ్య మనోవక్రామతి మనోతాయే హమిషోమీయమానస్కానుబ్రూహేత్యాహమనగేవాస్యావరుంధకేకాదశావధాన్యవర్గజమే పశో ప్రాణా ఏకాదశోయామానే పశుస్తస్యావద్యతి హృదయస్యాగ్రే వద్యత్యస జిక్వాయాసరక్షసో యద్వై హృదయేనాభిగచ్చతి తజ్జిక్వయా వదతి యజ్జిక్వయా వదతి రసోర్మదత్తేన ద్వై పశోర్యథా పూర్వేయస్యేవమవదాయ యథా కామముత్తరేషామవద్యతి యథా పూర్వమేవాస్య పశోరవత్తం భవతి మధ్యతో గురస్యావద్యతి మధ్యతో హి ప్రాణముత్తమస్యావద్యుత్తమో హి ప్రాణో యది ీతరముభయమేవాజామిజాయమానో వై మనస్త్రిభిర్నవాజాయే బ్రహ్మజర్గేణిభ్యో యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితుర్భ్యయ పుత్రీ యజ్వా బ్రహ్మజారి వాసీ తదవదానైరేవాదయతే తదవదానామవదానత్వం దేవాయత్తాసంతే దేవా అగ్నిమబ్రువన్ త్వయా వీరేణాసురానభిభవామే దినో ప్రవేశ్వరం వృణే పశోరుద్ధారముద్ధరా ఇది సమేనముద్ధారముదహర్వార్ధస్త కులం మధ్యశ్రోణిజఘనాభ్యస్తో దేవాహవన్పరాధురాయత్యంగానాగం సమవద్యభ్రాతుర్వ్యాధిభోత్యే భవత్యాత్మనాపరాశ్రభ్రాతుర్వ్యో భవత్యక్షణయా వద్యది తస్మాదక్షణయా భగవాంగాని ప్రహరంది ప్రతిష్ఠిత్యే మేధాశ్రుజో ప్రవర్ణో జిమేదో రూపావే పశవో రూపమేవ పశుషుషం నవధాయ ప్రవర్ణో జిరసోమాయేష పశూనాయ్యోరసమేవ పశుషుధాని పార్శ్వే నమసా హోమం ప్రయోతి మధ్యం మాయత్పశూనాయ్యత్పార్శ్వగూరసేష పశూనాయ్యద్వసాయత్పార్శ్వే నమసా హోమం ప్రయోతి మధ్యసేవ పశూనాగుండదంతసాయజ్ఞంతి మాయత్పశుయత్సం యమయంత్యైంద్ర ఖలు మే దేవతయా ప్రాణ ఐంద్ర ప్రాణ ఐంద్ర ప్రాణో అంగే అంగే నిదేత్యాహ ప్రాణ ప్రాణేవృతాభూరిచేతకుంతమేత్యాహ స్వాష్ట్రాహి దేవతయా పశవో విషలోపాయత్సలక్ష్మానోభవేత్యాహ విషలోపాక్యేతేసంతస్వలక్ష్మాణ ఏతరి భవంతి దేవత్రాయంతమవచేతాయోత్వా మాతా పితరో వదంతిత్యాహానవతమేవై మాత్రాసువర్గం లోకం గమయత్యర్థత్యవ సా హోమం జుహాత్యసో వా అర్ధత్యమర్ధత్య ఇమేవేనానక్తిశో జుహో దిశకేవరేనానక్తిశో దిగ్భయేవోగ్రగుమ్రసమవరుంధే ప్రాణపానో వా ఏతో పశూనాయ్యప్రదాజ్యం వానస్పత్యా ఖలు వై దేవతయా పశుభో యత్ప్రదాజ్యస్యోపహత్యాహ వనస్పతయన బ్రోహి వనస్పతయ ప్రేక్ష్యేది ప్రాణ ేమ పశుతాన్యస్మభక్తం సమవద్యస్మాన్నానారూపా పశవో యోష్ణోపసింజతిరసోమాయేన పశూనాన్యద్యోరసమేవ పశుతాదీనాముపక్వయతే పశవో వాయినా పశూనేవోపక్వయతే చతుర్పక్వయతే చతుష్పాదోహి పశవోయం కామయేత పశుస్యాదిత్యమేతస్కందస్మాదభ్యాం భేదోరూపా వై పశవో రూపేణైవైనం పశుభ్యోనిర్భజ కామగేత పశుమాన్ శాలి మేధస్పత్తస్మాదభ్యాన్ మేధో రూపై పశవో రూపేణైవాత్మై పశూ నవరుంధే పశుమానేవతి ప్రజాపతిర్యజ్ఞమసృజరథార్జం పురస్తాదసృజ పశు మధ్యరప్రజార్జం పశ్చాత్తస్పాదార్జేన ప్రయాజాయుజ్యందే పశునా మధ్యరప్రజార్జేనో యాజాస్తస్మాదేతమిశ్రమివ పశ్చాత్కృష్టజ్ఞకాదశానూ యాజాయమే పశువా ప్రాణ ఆత్మైకాదశో యావానేవ పశుస్తమనుయజతిభ్యంతివాయత్పశుయత్సంయంది ప్రాణాపానో ఖలు వాయదో పశూనాయత్పృషదార్జం యత్పృషదార్జేనో యాజాని యజతి ప్రాణాపానావేవ పశుషదధాది ఓం యజ్ఞే ప్రజాపతి ప్రజా అసృజతా ఉపయభ్యదేవాసృజయదు భయజ ఉపయజలి ప్రజాయమద్భిజమానసృజలేఘనార్థానవద్ఘనార్థాధ్య ప్రజా ప్రజాయంతేచ్చవి మతోవద్భిష్టవి మతో హి ప్రజా ప్రజాయంతే సంభిందన్నవద్యలి ప్రాణానామ సంభేదాయన పర్యావర్తయత్పర్యావర్తయర్త ప్రజా గ్రాహుకస్యాత్సముద్రం గచ్చస్వాహేత్యాహరేత చంద్రక్షం గచ్చస్వాహేత్యాహాంజరిక్షేణైవాస్మై ప్రజా ప్రజనయత్యంజరిక్షగ్ఞ ప్రజా ప్రజాయందే దేవగుంస వికారం గచ్చస్వాహేత్యాహ ప్రసూత ఏవాస్మై ప్రజా ప్రజనయత్యహోరాత్రే గచ్చస్వాహేత్యాహోరాత్రాభ్యామేవాస్మై ప్రజా ప్రజనయత్యహోరాత్రే క్షణ ప్రజా ప్రజాయందే వరుణో గచ్చస్వాహేత్యాహ ప్రజాస్వేవ ప్రజాదాదు ప్రాణాపానోధాది సోమం గచ్చస్వాహేత్యాహ సౌమ్యాహేవ ప్రజాయజ్ఞం గచ్చస్వాహేత్యాహ ప్రజాయేవ యజ్ఞయాకరోందాగంసి గచ్చస్వాహేత్యాహ వసవోమే ఛందాగంసి వసో నైవావరుంధేభ్యావా పృథివే గచ్చస్వాహేత్యాహ ప్రజాయేవ ప్రజాదాభ్యావా పృథివేభ్యామభయన పరిగృహ్ణాజన దివ్యం గచ్చస్వాహేత్యాహ ప్రజాభ్యేవ ప్రజాదాభ్యో వృత్తిర్నియచ్చత్యజ్ఞం వహేష్వానరం గచ్చస్వాహేత్యాహ ప్రజాయేవ ప్రజాదా అస్యాం ప్రతిష్టాపయతి ప్రాణానాం వాగేషో వద్యతి యో వద్యతి కుతస్య మనో మేధార్తి యచ్చేత్యాహ ప్రాణానేవ యథా స్థానముపస్పయతే పశోర్వాలభ్యస్య హృదయ గోచరచ్చతి సా హృదయ సోనమభిదవే ేగాధ్యం వాసు ప్రాణామే గృహా బ్రాహ్మణో బహుయాజీరస్ కుంభ్యానాం గృహేయా సహి గృహీత వసదేవరే గోవసదేవరేర్గృహాది పశవో వే వసదేవరే పశో నేవారభ్య గృహే త్వపవసదేవం వేపం జిష్టం గృహేయాం నిర్మాస్మా పశవస్ ప్రదేవం జిష్టం గృహాది ప్రదేవాస్మే పశోన్ గృహాదేంద్రాభిప్రమహ ేవాహంతేరీయాజ్ఞమతిమన్యేతనస్థావరాణాగృహేదాయస్థావరాయ్రాహంగృహేయా గరుణేనాస్త్రయజ్ఞం గ్రాహయ్యే భవత్యపోరాత్ర ప్రవిశయిత్రాపోవాదశ్రేణ్యక్తంభవ్యపోహ ప్రవిశయిత్రాచంద్రాపోనక్తం దదశ్రే ఛాగాళీ చాదపదస్థో గృహ్ణాత్యహరాత్రయేవాన్నం గృహ్ణాది హవిష్పదేరివాహ హవిష్కృతాలమేవ గృహ్ణాది హవిష్మాగం రక్తోహ సుప్రాణామేవ ష్టుభాగ్రంథాపదయ్యాగ్రంథాపదాపదేవాదేవోకాయకాయోగ్యుష్ణోకేపుమాన్ పశుమంతం కరోతి సర్వద పరిహర జనక్రామహత్యాయింద్రాగ్నిపవాసయ్యేతత్తేయజ్ఞాపరాజిగంగరాజ్ఞేభ్యంగదేవయజ్ఞాపరాజిదంతదేవైనా ఉపవాసయ్యదక్షలువేయజ్ఞస్తవిదనక్రియజయ్యగోక్షాహస్యవదనంతిహంతీనాన్నాదిక్రియమాణమేవ్యజ్ఞశ్చ సంపత్తి బ్రహ్మవాదినా వదంతి సత్వాధ్వర్యస్యార్జ స్వామముపావహరన్ సర్వాభ్యో దేవతాభ్యోపావహరేతేభ్యయవేదేన కరోతి ప్రాధూర్యాయత్యేభ్యయవేదేన ేవతాస్తాభ్యయమైనభ్యముపావహరతి పురా వాచ ప్రవజిల ప్రాదరణ భాగముపాకరోమేవాగ్రేభ్యవ్యాహరతి యజ్ఞోమాపోయజ్ఞమేవాభివాచం విదృజయ సర్వాణి ఛందాగశ్చంద్వాహ పశవో వై ఛందాగంతి మజో నేవారుంధే గాయత్రిగాయజస్కామస్య పరిద్యా పృష్ఠుభేగామస్య జగత్యా పశుకామస్యానుష్ఠుభా ప్రతిష్టాగామస్ పంచాయజ్ఞగామస్ విరాజాండగామస్ సృణాగ్నిస్తమిదావ్యోదేవదాభ్యోయేద్యాపోర్చైర్మక్రియదేవేత్రావరుణశమసాభ్యమిత్రావర్ణౌ వాచాభ్యామేవైనాచ్చైదేవీరాపోన్న బాలిత్యాహుత్యై వేదానుష్ఠేయ హవిష్కృతానామేవాధిష్టానామేవాధామేవాద్యమానా ప్రీయమానాపోనక్షీయంతేజోర్వేయజ్ఞాత్వాలింయజ్ఞోపసదేవరేర్యానైర్యజ్ఞశ్చయోయత్వాయాసోస్పాదేవేనాయోనయప్రజన ఇహోతేమనం నమృతే మా పశ్యే దివాదాహయ్యోమో జుహోదయ్యుక్ష పరిధో నివాత్రోయర్వదం దేవస్థాసుభిద ప్రథమైర్గ్రామానమాదత్తే ప్రసోత్యాశ్వినా బాహుభ్యామిత్యాశ్వినో హి దేవాస్తాహస్తాభ్యామిత్యాహయత్తే పశవో వై సోమానముపాగం సుతమనో ఇదుపాగం సుతమనమభివేదే జ్ఞానమేవ పశున సుధాతేంద్రాయత్తేంద్రాయత్తేంద్రాయ సోమాత్రియదే పంచకృత్వామి పంచాక్షరాజ్ఞమేవాపరంధే పంచకర్తస్థోష్ణేంద్రసంపద్యం జాక్షరా విరాడన్నం విరాజ్యాన్నాజమవరంధే స్వాత్రాష్టవృత్తైవా అపాగం సోమపే సోమే స్వాత్మాచ్చే సోమ జ విద్యోదిత్యా హైభ్యయ వైనం ప్రాణో వాగేషయతు పాగుంశర్యతు పాగష్మగ్రాగ్రాహయ్యేవాహోపవేది ప్రాదస్తవనయేవాయ్యగ్ఞోగస్థాపయాష్టాక్షరా గాయత్రీ గాయత్రం ప్రాదస్తవనం ప్రాదస్తవనమేవేనాదశగత్వాదశాక్షరాష్టత్రైష్టఫల ేవాచాస్కందాయాస్కందగ్రస్కందాయత్రీ వా ష్టావష్టోకృత్వాభిరత్యం బ్రహ్మవాదిలా వదంతి పవిత్రవంతోన్యగ్రహాయత్యం దేకిం పవిత్రము పాగుంశర్యవాన్ పవిత్ర ఇది బ్రోజాద్వాజస్పదయవస్తవాజం నిత్యాహ వాచై వైనం పవయదృష్టాగుంశభ్యామిత్యాహ విష్ణోచేతాపుంశో యో సోమస్య గభస్తి బోధయిత్యాహ గభస్తి నాయనం పవయతి దేవో దేవానాం పవిత్రమసేత్యాహ దేవోచేషదం దేవానాం పవిత్ర భాగోస్వాంకృతేమేవ్యాహలర్వమేవాయిరగ్రస్పదయ్యాహోభయేష్ ప్రాణస్వాహాభవస్సోర్జాయేత్యాహ ప్రాణావై భవతో దేవాక్షం జుహోతి దేవేభ్యస్తామరీజిమేషాంతర్భాగేయంతానేవేన ప్రేణాది కామయేదవరుషక పర్జన్యశ్చాలుస్తేవృద్ధ్యాృష్టిమే నియచ్చతి గతి కామయేతావరుషకస్యాదిత్యుత్తానేవృద్ధ్యా దృష్టిమేవాదయామీషాదయోకాయమేనోకాయ దేవాయ్యంతేంద్రోవాయమోద్యద్వయ్యమేవే పరేష్ ప్రవేద్యేవా సురా వినాగ్యదేతస్మాదేవం విదుషా వయస్వమానవసత్య పవిత్రం వేదయస్వమాన ఆత్మానమేవేతయోషత్యం విన్యదశలగ్నౌత్రీయమప్సత్రీయం బ్రాహ్మణే త్రీయం తస్మాదన పాత్రముపనిధాయ బ్రాహ్మణం దక్షిణతో భేషజం కుర్యాద్యావదేవ భేషజం తేన కరోతి సమర్థగమస్య కృతం భవతి బ్రహ్మపాదినా వదంతి కస్మాత్ేకపాత్రాద్యదేవత్యాదిత్యం ద్విపాత్రాహూయం జగదేకపాత్రాదిత్యం ద్వాదేకోహంతరస్మాదేకోహంతరస్మాదేకోహంతరస్మాద్భౌద్వ్రాణా ప్రాణావాగేతే యద్విదేవత్యా పశవగిధాయోర్వాదేవత్యేభ్యముఖపగేతపశుభి ప్రాణానంతర్శీల ప్రవాయుకస్యాద్విదేవత్యా భక్షయత్రయదాపక్వయదే ప్రాణాదేవాత్మం ధిత్వా పశోనుపక్వయదేవాగ్వాహీంద్రవాయవశ్చక్షుర్మేత్రావరుణ శ్రోత్రమాశిన ప్రస్తాదేంద్రవాయవం భక్షయతి తస్మాత్ ప్రస్తావతి పురస్తాన్మైత్రావరుణం తస్మాత్ పురస్తాచక్షుషావశ్యతి సర్వర పరిహారమాశ్వినం తస్మాత్ సర్వద శ్రోత్రేణ శ్రీమాది ప్రాణామాఘేతే యద్విదేవత్యా అరిక్తాని పాత్రాని సాధయతి తస్మాదరిక్తాంతరద ప్రాణాయ ఖలు వైయక్షాగస్వరంతిగరిక్తాని పాత్రాని సాధయతి క్రియమాణమేవ తద్దిగ్ధస్యమానందవజానాని దక్షిణస్ వృద్ధానస్యోత్తరస్యాం వర్తన్యాగం సాధయతి వాచ్యేవ వాచం తాతృతీయసమనాత్ పరిశేలే యజ్ఞస్య సందత్యై బృహస్పతిర్దేవానాం పురోహితానాధేక్షండామర్కావసురానాం బ్రహ్మన్వంతో దేవాసన్ బ్రహ్మన్వంతో సురాస్తే న్నాశక్వమన్నభివసంతే దేవాశ్చండామర్కా ఉపామంత్రయం జనామబ్రూతాం వరం వృణామహై గ్రహామేవ నావత్రామిగృహ్యేతామిదాభ్యామేతో శుక్రామంచినావగృహ్ణం తదో దేవా అభవన్ పరాశురాయస్యేవం విదుడః శుక్రామంచినో నిత్యేన భవత్యాత్మనాపరాభ్రాతుర్యాభవతితౌ దేవా అపునధ్యాత్మన ఇంద్రాయాజుభవరమణత్తౌ షండామర్కౌ సహా మునేది బ్రూయాజ్యం దృశ్యాద్యమేవేష్టితేనైనౌ సహాపనదే సప్రథమ సంకర విశ్వకర్మేత్యైనావాత్మన ఇంద్రాయాజుభవలింద్రోచ్యేతాని రూపాని కరిక్రదరభువాదిత్య శుక్రశ్చంద్రమా మంచ విగృహ్య ప్రాంచౌష్ణామనస్తస్మాత్ ప్రాంచౌర్యం తౌ నమశ్యంతి ప్రత్యంజా భావృత్యజుహుదస్తస్మాత్ ప్రత్యంజౌర్యం తౌ పశ్యంతి చక్షుషేవాదే ఉత్తర వేదరభిద పరిక్రమ్య జుహుదస్తస్మాదభిదో నాసికాం చక్షుషే తస్మాన్నాసికయా చక్షుషే విధురే సర్వద పరిక్రామదో రక్షసామపహస్తే దేవామయ్యా ప్రాజేరాహుదేరజమవ్యేమరత్నాదశురాసంతాగస్తాభిప్రాణదంతయా ప్రదేదేర్య పశ్చాదశురా ఆసంతాగస్తాభిరపాణదంత ప్రాజేరణ్యా ఆహుదయో భూయంతే ప్రత్యంజో శుక్రామంచినో పశ్చాచైవ పురస్తా ప్రణుదేతస్మాత్ పరాజే ప్రజా ప్రవీయంతే ప్రదేజేజాయంతే శుక్రామంచి నౌ బాలు ప్రజా ప్రజాయంతే ప్రేశ్చాద్యా సువీరా ప్రజా ప్రజనయన్ పరేహి శుక్ర శుక్రజోదిషాసు ప్రజా ప్రజా ప్రజనయన్ పరేహి మంచి మంచి జోదిషేత్యాహైతావే సువీరాయ అత్రే హేతాసు ప్రజాయ ఆద్యాయ ఏవం వేదాద్యస్య ప్రజాపదే రక్షస్వయత్తత్పరామదత్తద్విగంకతం ప్రావిశత్తద్విగంకతేనారమదతద్యమం ప్రావిశత్తద్యవేరమదతద్యవస్తగభక్తైద్వైగంకతమంగిపాత్రం భవతి భక్తభిశ్రేణాది ప్రజాపదే దేవదచక్షుః సంభరతి బ్రహ్మపాదినామదం దిగస్మాత్ సత్యాన్ మంసి పాత్రగం సలోలాశ్రుదయత్యాహక్తపాత్రగం హేతి బ్రూఢ్యాభ్యరస్తమేతాన్ తస్మాన్నాస్తు దేవాయ్యే కుర్వదసు కుర్వదే దేవాగ్రహణాగ్రాంగ్రహాలవశ పశ్యంతాన గంధరేత్రం ేణం ప్రత్యాగచ్చత్తగ్రహణస్థం తస్మాగ్రహణేక్ష్యం దేయతి మహాఖయ్యది నాపలాచ్చామేపాధుర్యమేపదర్యురాజ్ఞమారభ్యవాజం విసృహేత్రృదే ఇంద్రవజ్రాయ వజ్రములయత్సవిత్రో వజ్రాదుజ్జదాదభిధేత్సాగ్రహేన్మామే ప్రహారస్తి వాగితం వయువేర్యం దత్తే ప్రదాస్యామే జుగస్మా వృక్షం ప్రాయచ్చత్తస్మై ద్వితీయముదయచ్చత్సాగ్రహేన్మామే ప్రహారస్తి వాయుదం వయువేర్యం దత్తే ప్రదాస్యామే జుగస్మా వృక్షమేవ ప్రాయచ్చత్తస్మై ద్వితీయముదయచ్చత్తం వైష్ణరం ్రవేన్మామే ప్రహారస్తి వాయుదం వయువేర్యం దత్తే ప్రదాస్యామే జుగస్మా వృక్షమేవ ప్రాయచ్చత్తన్యర్మాయం భూతమహనేజ్యోహితస్య మాయాసేద్యదక్షోక్షదయింద్రియమేవ తద్ధేర్యం యజమానాభ్యాదుర్యస్య వృంద్రయింద్రాయత్వాదేవయస్వదయత్యాహేంద్రాయసురం ప్రాయచ్చత్తస్మై ప్రావిష్టవేత్తేత్యాహయదేవమిష్టరన్వయక్షదయేతస్మా పునర్హవ్యస్మాన్వాయస్మాదాత్మాదక్షరస్మాదేయంతం బహువోయం జిరస్మాదేకో బహూనా భద్రభవజిరస్మాదేకో భక్వేర్జాయాజ్ఞే ఆలభ్యామయ్యాయజ్ఞయసేనార్పయది ఆయుర్వాయేత్యవముత్తమాగ్రహాస్మాదాయ ప్రాణానాముత్తమం మోర్ధానం ఇవ అరసిం పృథివ్యా ఇత్యాహ మోర్ధానమేవైనకం సమానానాశ్వానరపదాయమగ్నిమిత్యాహ వైశ్వానరగౌహిదేవతయాయుర్భయదో వైశ్వానరోగిత్యదేతస్మాదుభయద ప్రాణా అధస్తాచోపరిష్టాక్షాభినోన్నేగ్రహానిత్యం దేర్భే తస్మాద్యమాన్ ప్రాణోన్యేషాం ప్రాణానామపోప్తేన్యేగ్రహాత్ సాధ్యం దేవో ప్రజాప్రజాక్షన్యాగుంసేనా ధ్రువస్త్రువక్తృవమత్తర్వాయ్రువ ఆత్మా హోదాయ్రువమణయ్యాత్మన్నేవయ్ఞాయుర్దాయుపురస్తాదుఃఖస్యాయుధ్యాయుషో భుంజే మధ్యతో మణిరిత్యాహుర్మధ్యమేణ్యాయుషో భుంజముత్తరాధే మణిరిత్యాహుర్మేణ్యాయుషో భుంజే వైష్దేవ్యాపమానాయమపనయతి వైష్దేవ్యో వై ప్రజా ప్రజాదేవాయుర్దాది యజ్ఞేన మే దేవాస్వర్గం లోకమాయంతే మన్యంతో మనుష్యానోన్వా భవిష్యంతే సంవత్సరేణ యోపయత్తాసువర్గం లోకమాయంతమృషయదుగ్రహే దేవానుప్రాజానయదుగ్రహాయుత్యం దేవర్గస్ లోకస్ ప్రజ్ఞాద్వాదశనిత్యం దే ద్వాదశ మాసా సంవత్సర సంవత్సరస్ ప్రజ్ఞా ప్రథమో విచ్చేదే సహోత్తమో తస్మాద్వౌ ద్వాదశో ముఖమృతు పాత్రం భవతి కోహిరద్వేదోనాతో నేమ ప్రేణాత్ృతుభిర్దుష్పదేమోన్ ప్రేణాదిపునరదునాహద్విపదగేమ ప్రేణాత్ృదునాభిర్దుస్తాదుష్పాద పశవరుతోనుపజీవం గద్యపునరదునాహస్పాద్విపాదనుష్పశోనుపజీవం కృదునా ప్రేక్ష్యర్హత్కర్తాహత్ పునరుదాక్రమణమేవాలకృతేన ప్రపద్యేదన్యోహన్యమ ప్రపద్యే దత్తమన ప్రపద్యే దత్తవోమోహుకాశ్యప్రదిక్షమేవాదక్షిణే త్రయోదశో మాసయిత్యాహస్తమేవ ప్రీణాతి సువర్గాయమాయే లోకాయ గృహ్యంతే యదుగ్రహాజ్యోజింద్రాజ్ఞేంద్రాజ్ఞమృతపాత్రేణ గృహ్ణాది జ్యోజరేవాత్మా ఉపరిక్తాధారీవర్గస్థలోకస్చానుఖ్యాప్యావోజోభృతో వా ఏతౌ దేవానాయింద్రాజ్ఞేయేంద్రాత్మానిత్యనమోదేవాంద్రేవైశ్వరేవ శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వరేవ్యో వై ప్రజా అసావాదిత్య శుక్రాయద్వ శుక్రపాత్రేణ గృహ్ణాస్మానసావాదిత్య సర్వా ప్రజా ప్రత్యంగులే మన్యతే మాం ప్రత్యుతగాదివైశ్వరేవం శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వరేవ్యో వై ప్రజాస్తేజ శుక్రాయద్వ శుక్రపాత్రేణ గృహ్ణా